శుక్లాంబరధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరతవక్త్రాద్యా పారిషద్యా పరశ్రతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీపతి ధీనామవిద్యవతు. తైత్తరీయ సంహితాంతర్గత కృష్ణయజుర్వేద సంహిత ప్రథమకాండ ప్రారంభ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గణానాహం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరాన శృణ్వన్నోతిభిశ్చీరసాదనం. ఓం మహాగణపతయే నమః. ఇషేర్వాజవస్థోపాయవస్థ దేవో వస్సవిత ప్రార్థయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నియా దేవ భాగమూర్జస్వతే పయస్వతే ప్రజాపతిరణమేవాహయక్ష్మామావస్థేన నీషతమాగసగుం రుద్రస్ హేతి పరివృణక్తు ధ్రువా అస్మిన్ గోపదౌ స్యాద యజమానస్య పశూన్ పాహి. యజ్ఞస్య ఘోషదసి ప్రత్యుష్టకుం రక్ష ప్రత్యుష్టారాధయ ప్రేయమగాధికణా బలిరక్ష మనునా కృతా స్వధయా వికష్టాతావహంది కవయః పురస్తాః దేవేభ్యోజుష్టమిహ వరిహిరాసదే దేవానాం వరిషూతమసి వర్షవర్ధమసి దేవరిహర్మా త్వాన్వంగ్మాధిర్యక్పర్వతేనాధ్యాసమాక్ష క్షేత్రాదేమాయుషం దేవరిషతవర్షం విరోహ సహస్రవర్షాభివయగం హృహేమ పృథివ్యా సంభృజ పాదిషు సంభృతా త్వా శంభరాంగిరిశ్నాథీంద్రాణ్యే సన్నహనం భూషాచే గ్రంథిం గ్రథాభుసేమాస్థాదింద్రస్య త్వా బాహుభ్యాముద్యక్షే బృహస్పతేర్మూర్ధ్నాహరా ్యుర్వందరక్షమన్విదేవం గమమసి శృంధద్దం దేవ్యాయ కర్మణే దేవయజ్ఞాయై మాదరిష్వమా ఘర్మో విద్యోరసి పృథివ్యసి విశ్వధాయాసి పరమేణ నాదృగం హస్తమా వార్వసూనాం పవిత్రమసి శతధారం వసూనాం పవిత్రమసి సహస్రధారకం హుతస్తోకో హుతాగ్రప్సోగ్నయ బృహతే నాకాయ స్వాహాద్యా వా పృథివీభ్యా పుంసా విశ్వాయుస్ సా విశ్వవ్యతా సా విశ్వకర్మా సంప్రచ్ఛద్ధమృతావలేర్మధుమత్తమా మంత్రాధనస్య సాతయే సోమే నత్వాదలక్ష్మీంద్రాయతసి విష్ణో హవ్యగం రక్షస్వ కర్మణేవాం దేవేభ్యశకేయం వేషాయ త్వా ప్రత్యుష్టకుం రక్ష ప్రత్యుష్టారాతయో ధూరసిధూర్వధూర్వంతంధోర్వదయ్యోస్మాన్ ధూర్వవిదంధోర్వయం వయం ధూర్వామస్తం దేవానామసి సస్నితమం పప్రితమం జుష్టతమం వన్నితమం దేవహూతమమకృతమసి హవిర్ధానందృగం హస్వమాహ్వా మిత్రుషా ప్రేక్షేమాభేర్మాంసిషమురువాతాయ దేవస్థ ప్రథమేష్నాహుభ్యాం ఓష్ణహస్తాభ్యామగ్రయే దుష్టం నిర్వహాం సోమాభ్యామిదం దేవానామిదమునఃసరస్థాత్యైత్వానారాభిక్షేషం వైశ్వానరం జ్యోతిర్దృగుంహంతాం దుర్యాద్యావా పృథివ్యోరుర్వందరిక్షమన్విష్యదిత్యాపక్షేధాదయామ్యగ్నే హవ్యగుం రక్షస్వ దేవోహస్రవితోత్పునాద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్రే భువోగ్రే ధువోగ్రయిమం యజ్ఞం నయదాగ్రే యజ్ఞపతింధత్తయుష్మానింద్రో వృణీత వృత్రతోర్యే యూయమింద్రమవృణేధ్వం వృత్రతోర్యే ప్రోక్షితాస్థాగ్నయే భోజుష్టం ప్రోక్షామ్యగ్నే సోమా ంశుంధ్రం దేవ్యాయ కర్మణే దేవయజ్ఞాయ అవధూతకుం రక్షోవధూత అరాతయోదిత్యాత్మగతి ప్రతిత్వా పృథివీవేత్వసి శవనమధి వానస్పత్యం ప్రతిత్వాదిత్యాత్వగ్నేస్తనోరీవాచో విసర్జనం దేవీతయే త్వాగ్రహ్ణామ్యత్రిరసి వానస్పత్య సహితం దేవేభ్యో హవ్యకం సుశమిష విశ్వేషమావదోర్జమావదద్యుమద్వరదభయం సంఘాతం జేష్మవర్షవర్ధమధి ప్రదిత్వా వర్షవర్ధం వేత్తు పరాభూతకుం రక్ష పరాభూత అరాతయో రక్షథాం భాగోది వాయుర్భోగి వినక్తు దేవో వత్స విదాహిరణ్యమాని ప్రతిగృహ్ణాతు అవధూతకమునపక్షోవధూతారాతయోదిత్యాస్తగతి ప్రదిత్వా పృథివీవేత్వదివసకం ధనిరతి ప్రదిత్వాదిత్యాస్త్వగ్వేత్వధిషణాధిపర్వత్యా ప్రదిత్వా దివస్కం భజర్వేత్వధిషణాధిపార్వదేయి ప్రదిత్వా పర్వతిర్వేత్తు దేవస్య త్వాదరిత ప్రథమేష్మిభ్యాం పోష్మాహస్ ్యామధివపామి ధాన్యమతిథి దేవాన్ ప్రాణాయత్వా పానాయత్వా ధ్యానాయత్వా దీర్ఘామన ప్రతిమాయుషేధాం దేవో వత్స పితా హిరణ్యపాణి ప్రతిగృహ్ణాతు ధృత్యధిబ్రహ్మయచ్చాపాగ్నేమాదంజయ్యాదగం శ్రేధా దేవయజం వహ నిర్దగ్ధగం రక్షో నిర్దగ్ధారాతయా దృఢమతి పృథివేంద్రగంహాయద్రగం హ ప్రజాంద్రగం హత జాతానస్మై యజమానాయ పర్యోహ ధర్ణమస్యంతరిక్షం దృగం హ ప్రాణంద్రగం హ పానంద్రగం హత జాతానస్మై యజమానాయ పర్యోహ ధరుణమతి దివంద్రిగం హక్షర్దృగం హ్రోత్రంద్రిగం హాతానస్మై యజమానాయ పర్యోహ ధర్మాశిశోదృగం హయోనింద్రిగం హ ప్రజాంద్రిగం హత జాతానస్మై యజమానాయ పర్యోహ గృహస్థ ప్రజాస్మై రయమస్మై జాతానస్మై యజమానాయ పర్యోహ భృగో నామంగిరసాంతపదాధ్యధ్వంగ్యాని ధర్మే కపాలాన్నివ చిన్వంతి వేధసః ఓష్ణస్థాన్యమివ్రత ఇంద్రవాయుముంచదా సంవపామి సమాపో అభ్యరగ్మదసమోషధయోరసేన సగుం రేవతేర్జయతేభిర్మధుమతేర్మధుమతేభిః సృజ్యధ్వమద్భ్యః పరిప్రజాతాశ్చరమద్భ్యః పృచ్ఛద్భంజనయత్యైత్వా సంయోమ్యగ్నయే త్వాగ్నేషోమాభ్యామ్మఘశ్చిరోది ఘర్మాది విశ్వాయ రుగుప్రథ స్వరుదే యజ్ఞపతి ప్రథతాం త్వజం గృహ్ణే స్వాంతరితకుం క్షోందరితారాతయో దేవస్వాశ్రమయ సమర్షిష్ఠే అధినాగేగ్నిష్ఠే తనుభం మాతిధాగ్నే హవ్యగం రక్షస్వ సంబ్రహ్మణ వృక్షస్వైకటాయ స్వాహా ద్విదాయ స్వాహా త్రిదాయ స్వాహా ఆదతయింద్రస్య బాహురభిదక్షిణ సహస్రభిష్ శతతేన వాయురసి జిగ్మతే జా పృథివీదేవే జన్యోషధ్యాస్తేమోనం మాహికంసి సమపహతోరలు పృథివ్యై వ్రజం గచ్చ గోస్థానం వర్షతు తేభానదేవత పరమస్యాం పరామతిశతేన పాశైర్యోస్మాన్ వయం ద్వక్తమతో మామౌకపహతోరలు పృథివ్యై దేవైరణ్యే వ్రజం గచ్చ గోస్థానం వర్షతు తేభ్యోర్వధానదేవత పరమస్యాం పరామతిశతేన పాశైర్యోస్మాన్ వయం ద్వక్తమతో మామౌకపహతోరల పృథివ్యా అదేవయజన వ్రజం గచ్చ గోస్థానం వర్షతు తేభ్యోర్వధానదేవత పరమస్యాం పరామతిశతేన పాశైర్యోస్మాన్ ద్వేత్యంచ వయం ద్వక్తమతో మామౌ గరరుస్తే దివం మాస్కాన్ వసవస్వా పరిగృహ్ణందు గాయత్రేణ ఛందసా రుద్రాస్వా పరిగృహ్ణందు త్రైత్వేన ఛందసా దిత్యాస్వా పరిగృహ్ణందు జాగతేన ఛందసా దేవస్య సవితుః సవే కర్మ కణ్వంతి వేదసరితమశ్రుతసదనమశ్రుత శ్రీరతిధాతిస్వధా అస్యుర్వీచాదివస్వీచాదిపురా క్రూరస్య విశృపో విరప్సిన్ను గాదాయ పృథివీం జీరదానుర్యామైరయం చంద్రమధిస్వధా భిత్తాం ధీరాగో అనుదృశ్య యజంతే ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టారాతయోగ్నేష్ఠేన తేజసా నిష్టపామి గోష్ఠం మా నిర్వక్షం వాదినం త్వాహకం సంవాచం ప్రాణం చక్షుశ్రోత్రం ప్రజాయోనిం మా నిర్వక్షం వాజినీం త్వాదపత్ర సాహీగం సంవాసానాదౌ మనసం ప్రజాగం సౌభాగ్యం తనో అగ్నేరణం వ్రతా భూత్వాదన్నకేసు కృతాయకం సుప్రజలస్వయగం సుపత్నీరుపసేది వా అగ్నే సపత్రదంభనమలభ్యాసో అదాభ్యం ఇమం విష్యామి వరుణస్య పాశయ్యమవధ్రీర సవితా సుకేతః ధాతుశ్చ యోనౌ సుకృతస్య లోకే శ్యోనం మే ధనపత్యాకరోమి సమాయుషాసం ప్రజయాతమగ్నేవర్చసా పునః సంపత్నీవత్యాహం గచ్చేతమాత్మా తను వామమ మహీనాం పయోస్యోషధీనాగం రసత్తస్య తే క్షీయమాణస్య నిర్వపామి మహీనాం పయోస్యోషధీనాగం రసోదభ్యేన త్వాచక్షుషా వేక్షేసు ప్రజాత్వాయ తేజోసి తేజోను ప్రేక్ష్యగ్నిస్తే తేజో మా వినైరగ్నేర్జిహ్వాసి సుభోర్దేవానాం ఝాంనే ధాంనే దేవేభ్యో యజుషే యజుషే భవ శుక్రమధిజ్యో జ్యోతిరభితేజోసి దేవో వస్సవితోత్పునాపచ్ఛిద్రేణ పవిత్రేణ సూర్యస్య రశ్మిభిః శుక్రం త్వా శుక్రాయాం ధాంనే ధాంనే దేవేభ్యో యజుషే యజుషే గృహ్ణామి జ్యోతిస్వాజ్యోతిష్యర్తిస్వార్చిషి ధాంనే ధాంనే దేవేభ్యో యజుషే యజుషే గృహ్ణామి కృష్ణాగరే త్వా స్వాహ వేదిరసి పరిహిరే త్వా స్వాహ పరిహిరసి శుభ్య స్వా స్వాహ దివే త్వాంతరిక్షాయ పృథివ్యై త్వాదా పితర్భ్యవోర్భవరిహిరభ్యవోర్జా పృథివీం గచ్చత విష్ణాస్తోర్ణామృతృణామి స్వాసస్థం దేవేభ్యో గంధర్వ విశ్వావసుర్విశ్వస్మాదేషతో విజమానస్య పరిధిరిడగీషిదీంద్రస్య బాహురదిదక్షిణ విజమానస్య పరిధిరిడగీషితో మిత్రావరుణోత్తోత్తరత పరిధత్తాం ధ్రువేణ ధర్మణా యజమానస్య పరిధిరిడగీషిక సూర్యస్త్వా పురస్తాపాశుకస్యాశ్రియమిషస్యా వీతిహోత్రం ద్వాకవే ద్యుమంతకం సమిధి మహ్యగ్నే బృహంతమధ్వర విశ్వయంత్రస్థవసూనాగం రుద్రానామాదిత్యానాగం సర్వ జుహోరుభ్రువాతిఘృతీనా ప్రియేణ ప్రియే తదశిదైతాసనోకే పాష్మా పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి మాయజ్ఞనియమ్ భువనమసి విప్రధస్వాజ్ఞేయష్టరిదం నమ జుక్వేస్వాయతి దేవయజ్ఞాయా ఉపభృతే హి దేవస్వాదమిదాహ్వయతి దేవయజ్ఞాయా అగ్నా విష్ణో మా భావవక్రమిషం విజిహాథాం మా సంతాప్తం లోకం మే లోకృతో కృణుతం విష్ణో స్థానమసీత ఇంద్రో అకృణో వీర్యాని సమారభ్యోర్ధో అధ్వరోది విష్ణుశమకృతో యజ్ఞో యజ్ఞపతేరింద్రావా స్వాహ బృహద్భా పారిమాశ్చరితామా సుచరితే భజ మఖస్థిరోదిం జ్యోతిషాజ్యోతిరంతా వాజస్య మా ప్రథమేనోగ్రాభేణోదగ్రభీర్ అథ సమర్నాగుం ఇంద్రో మే నిగ్రాభేణాధరాగుం అకహ ఉద్గ్రాభం చ నిగ్రాభం చ బ్రహ్మదేవా అవివృధన్ అసాధవత్నాంద్రాగ్నేశోచేనాభ్యస్వా రుద్రేభ్యస్వాదిత్యేభ్యస్వాత్తగుమృగాణాభియంతో వజ ప్రజాయో నిర్మాక్షమాప్యాయంతామావోషయో మరుతాం పృషదయస్థదివం గచ్చతతో నో వృష్టిమేరయ ఆయుష్పాహగ్నే సాయం మే పాహి చక్షుష్పాహగ్నే చక్షుర్మే పాహి ధ్రువాధిజం పరిధిం పర్యసత్సా అగ్నే దేవమణిభిర్వీయమాన అంతకేతమనుజోషంభరామినే దేశత్పదపచేతయాపై యజ్ఞస్య పాథ ఉపసమితగుం సగ్గశ్రావభాగాశ్చేషా బృహంత ప్రస్థేష్టాపర్గిరదశ్చ దేవా ఇమాం వాచమజురిస్మే గృణంత ఆసద్యాస్మిన్ మలిషిమాదయధ్వమగ్నే రామపన్నగృహస్య సదసి సాదయామి సుమ్నాయ సుమ్నిని సుమ్నే మా ధత్తం ధురి ధుర్యో పాదమగ్నే దద్ధాయో శీతతను పాహి పాహి ప్రసిద్ధ్యై పాహి దురిష్ట్యై పాహి దురద్మన్యై పాహి దుష్కరితాదవిషన్న పితం కృణు దురదాయో నిజస్వాహ దేవాగాదువితో గాదుం విద్వాగాదువిదమనసస్పద ఇమన్నో దేవదేవేషు యజ్ఞస్వాహ వాచి స్వాహ వాదేధా ఉభావామింద్రాగ్నీ ఆహువద్భ్యా ఉభారాధత సహమాదయద్భ్యై ఉభాదాతారాభిషాగం రగేనాముభావాచస్య దాతయేహువేవా అశ్రవగం విభోరితావత్తరావాం విజామాతురుతవాఘా స్యాలాత్ అథా సోమస్య ప్రయతి యువభ్యామింద్రాగ్నే స్తోమంజనయామినవ్యం ఇంద్రాగ్నేన హతిం పురోధాతవత్నేరథోనుతం సాకమేకేన కర్మణా సుజన్మస్తోమన్నవజాతమద్యేంద్రాగ్నేరుగ్రహణాజుషేథా ఉభాహి వాగుం సుభవాచోహవేమితాభాజగం సద్యభుషతే ధ్యేష్ఠా వయముత్వాపశస్పథే రథన్నవాజసాదయే ద్విజే పౌషన్న యుజ్మహి పశస్పథ పరిపతిం వజశ్చాకావేన కృతో అభ్యానర్కం సనోరాధశ్చురుధశ్చంద్రాగ్రాభియం ధియగుం శీషధాది ప్రపూషా క్షేత్రస్య పదినా వయగుం హితేనే వజయామసి గామశ్వం పోషయిత్వా సనో మృడాదీదృశే క్షేత్రస్య పదే మధుమందమోర్మిన్ ధేనురివయో అస్మాదు సూక్ష్మ మధుష్టుతం ఘృతమివసుమోదవృతస్య నపదయో మృడయంతు అగ్నేనయ సుపథారాజే అస్మాన్ విశ్వాని దేవమయునాని విద్వాన్ యోధ్యస్మద్యుహురాణవేనో భూయిష్టాంతే నవ ముక్తిం విధేమ ఆ దేవామపిపంథామజన్మయ్చక్రవామతదను ప్రవోఢుం అగ్నిర్విద్వాన్ సయజాస్వే దుహో దాసో అధ్వరాన్ సరుతోన్ కల్పయాది యద్వాహిష్ఠంతరంగరే బృహదర్చ విభావసో మహిషీ భత్వద్రయస్తద్వాజాముదీరతే అగ్నే త్వం పారజానవ్యో అస్మాన్ దుర్గాణి విశ్వా ఊశ్చ పృథ్వీ బహుళాన పుర్వీ భవా శోకాయతనయాషయ్యో తమగ్నే వ్రతమాసి దేవామర్త్యేష్వా తయ్యజ్ఞేష్వేద్యః యద్వో వయం ప్రవినామ వ్రతాని విదుషాం దేవా అభిజుష్టరాదః అగ్నిష్టద్విష్టమావృణాది విద్వాన్ దేవాగం మృతుభిః కల్పయాది. ఆపవందంతు జీవసే దీర్ఘాయుక్వాయవర్తమోషధేత్రాయస్మై నగస్పతి మైనగంభిగంశేర్దేవశ్రూరేతాని ప్రవపే స్వత్యుత్తరాణ్యశీయాపో అస్మాన్ మాతరః సుంధంతు ఘృతేన నోషుసవపునంత విశ్వమస్మత్ ప్రవహంతు హి ప్రముదాభ్యశుచిరా భూతయే విశోవస్య తనోరసి తనువం మే పాహి మహీనాం పయోధివ ోధాధివర్చోమయిధే వృత్తస్య గణేని కాతిచక్షుష్వాధిచక్షుం మే పాషిత్పదిస్వాపునాదు వాక్పదిస్వాపునాదు దేవస్వాదమిపునాత్మచ్ఛిద్రేణ పవిత్రేణోర్యస్య రస్భ్యస్తస్య దే పవిత్రపదే పవిత్రేణ యస్మైకం పునేక్షయమావో దేవాదీమహేత్య ధర్మాణో అర్ధలే యద్వో దేవాస ఆహురే యజ్ఞయా హవామహ ఇంద్రాగ్నేవా పృథివీ ఆపవోషధేస్తేక్షానామధిపతిరసేహమాసంతం పాహే ఆగోత్యై ప్రియజేగ్నయే స్వాహ మేధాయే మనసేగ్నయే స్వాహ దీక్షాయే తపసేగ్నయే స్వాహ సరస్వత్యే భూష్ణేగ్నయే స్వాహ పో దేవేర్బృహతేర్విశ్వసంభువోద్యా వా పృథివీ ఉర్వంతరిక్షం బృహస్పతిర్నో హవిషా బృధాతు స్వాహ విశ్వే దేవస్య నేతర్మత్వో వృణేత సఖ్యం విశ్వే రాజ ిశుద్ధ్యుమ్నం వృణీత పుష్యతే స్వాహ స్వామయో శిల్పే సత్రే వామానభేదే మా పాధమాస్య యజ్ఞోదృజ ఇమాంధిగం శిక్షమాణస్య దేవకృతం దక్షం వరుణగం శిషాధియాది విశ్వాదురితాతరేమ సుకర్మాణమధిరావగం రుహేమోర్గస్యాంగిరస్యోర్ణం వ్రదావోర్జం మే యక్ష పాహి మామాహిగం శేర్విష్ శర్మాది శర్మ యజమానస్య శర్మ మే గచ్చ నక్షత్రాణాం మాదీకాశాత్పాహీంద్రస్య యోనిరతి మామాహిగంసి కృష్యై త్వాదుశస్యాదేతు విప్పలాభ్యస్తౌషధేభ్యః సోపస్థా దేవో వనస్పతిరోర్ధ్వో మా పాహ్యోదృశ స్వాహ నిత్యం మనసా స్వాహాద్యా వా పృథివేభ్యాగ స్వాహోరోరంతరిక్షాత్ స్వాహ తాతారభే దైవేంద్రియం వనామహే సుమృకామభిష్టరే వక్షోధాన్యజ్ఞవాహసగం సుపాదానో అసద్వశే ఏ దేవా మనోజాతా మనో యుజ సుదక్షా దక్ష పితారస్థేన పాంతు నో వంతుభ్యో నమస్తేభ్య స్వాహాగ్నేత్వగుం సుజాగ్రి భయగుం సుమంతి శ్రీమహి యోపాయన స్వస్తయే ప్రబుధేన పునర్దదః తమగ్నే ప్రతమాసి దేవామర్త్యేష్వా తయ్యజ్ఞేష్వేద్యః విశ్వే దేవాభిమావృత్తం పూషా సన్యాసో మోరాధదా దేవస్వితావసోర్వసుదాపారేయత్సోమా భూయో భరవా పునన్ పూర్త్యా విరాధిమాహమాయుషా చంద్రమధిమమ భోగాయ భవ వస్త్రమధిమమ భోగాయ భవోస్రాసిమమ భోగాయ భవ హయోధిమమ భోగాయ భవ శాగోధిమమ భోగాయ భవ మేషోధిమమ భోగాయ భవ వాయవే త్వా వరుణాయ త్వాయత్యై త్వా రుద్రాయ త్వా దేవీ రాపో అపాన్న భాద్య భోర్మిర్హవిష్యింద్రియావాన్ మజింతమస్తం హోమావక్రమిషమచ్చిన్నంతం పృథివ్యా అనుగేషం భద్రాదభిశ్రేయ ప్రేషి బృహస్పతి పురగేతాతే అస్మక్షేమవస్య వరా పృథివ్యా ఆదే శత్రోన్క్రమిహి సర్వమేరేతమగన్మదేవయజనం పృథివ్యా విశ్వే దేవాయజుషంత పూర్వరిక్సామాభ్యాం యజుషా సంతరంతో రాజస్పోషేణ సమిషామదేమ ఇయం తే శుక్రతనోరిదం వర్చస్తజాతం భవభ్రాజం గచ్చజూరసిద్ధృతా మనసా జుష్టా విష్ణవే తస్యాస్తే సత్యసమద ప్రసవే వాచో యంత్రమశీయ స్వాహా శుక్రమస్య మృతమసి వైశ్వదేవగం హవిః సూర్యస్య చక్షురారుహమగ్నే రక్షణకణేని కాయ్యజేతసేభిరీయసే భ్రాజమానో విపశ్చితాచిదసి మనాసి ధీరసి దక్షిణాది యజ్ఞిరాజి క్షత్రియాశ్రీరస్సు భగత శ్రేష్ణేతానః సుప్రాజీ సుప్రతీతే సంభవమిత్రస్వా ప్రతిబధ్నాదు గోషాధ్వన పాత్యింద్రాయాధ్యక్షాయానుత్వా మాతామన్యదామను పితానుభ్రాతా సగర్భ్యో న సఖాసయోక్షస్తా దేవి దేవమచ్చేభీంద్రాయ సోమకం రుద్రస్త్వా వర్తయతు మిత్రస్య పథా స్వస్తి సోమదఖా పునరేహి సహరయ్యా పశ్యసి రుద్రాస్యసి శిరస్యాదిత్యాసి శుక్రాసి చంద్రాది బృహస్పతి స్వాహుమ్నేరం వదు రుద్రవసుభిరాజికేతు పృథివ్యా స్వామూర్ధన్నాజిఘర్మిదే వయజనగిరాయా పదేపది స్వాహా పరిలిఖితం రక్ష పరిలిఖిత అరాశయమహకం రక్షసో జీవా అపి గ్రంథా విజోస్మాన్ ప్రియం చ వయం విస్మయమస్య జీవా అపి గ్రంథా వ్యస్మే రాజస్వేరాజస్తోరాజ సందేవి దేవ్యోర్పశ్యా పశ్యస్వత్పష్టిమతిపేయూలేతారేతోధానావీరం విజయతో సందృశిమాహగం రాజస్పోషేణ వియోషం అగుంశునాచేంశ్రచ్యతా పరుషా పరుర్గంధస్తే కామమవతు మదాజలసోచ్యుతో మహాత్యోషి శుక్రస్తే గ్రహోభిజ్ఞం దేవగం సవితారమోన్యా కవిక్రతుమత్యామిధత్యసవదగుంహ్రతామహి ప్రియం మణిమూర్ధ్వాయ శ్రావతిర్భా అదిద్యుదత్సవే మణిహిరణ్యపానిరవిమేత శుక్రత కృపాభువః ప్రజాభ్యస్వా ప్రాణాయ త్వా ధ్యానాయ త్వా ప్రజాస్తమను ప్రాణి ప్రజాస్వామను ప్రాణంతో సోమందే క్రీణామ్యోర్జస్వందం వయస్వందం వీర్యావంతమభిమాదిషాహకం శుక్రంతే శుక్రేణ క్రీణామి చంద్రం చంద్రేణామృతమృతేన సంయత్రే గోరస్వే చంద్రాని తపదస్తనోరది ప్రజాపతేర్వర్ణస్తస్యాష్యంజాశ్రమేణ వసునా క్రీణామ్యస్మే దేవం ధర్మయి దేవాయశ్రయంతమస్మే జ్యోతిస్సోమ విక్రయితమో మిత్రో నగేహితుమిత్రోరుమామిషదక్షిణముషన్నుషంతజ్ఞోనస్వానగ్రస్వానభ్రాజాభ్రారేపంభారే హస్తసుభస్తకృషారేదేవస్వమక్రయణాక్షధ్వం మావోదభన్ ఉదాయుషా స్వాయుషో దోషధీనాగం రథేన పర్జన్యస్వేణోదస్థామృతాగం మనో కుర్వందరిక్షమన్వ్యక్యదిత్యాసదోసీత్యాసదాధీతాస్తభ్రాజ్యామృషభ అంతరిక్షమేతమీమానం పృథివ్యా ఆసీద్విశ్వా భువనాది సమ్రాద్విశ్వేత్తాని వరుణస్య వ్రతాని వనే భవ్యంతరిక్షం తథా నవాజవర్వత్సుపయో అగ్నియాసు హృత్సకృతం వరుణో విక్ష్వగ్నిమి సూర్యమదధాత్ స్వమద్రావు సత్యం జాతవేదసం దేవ వహంతి కేతవః విశ్వాయ సూర్యం ఉస్రావేతం ధూర్షావరశ్రూ అవీరహణౌ బ్రహ్మచోదనౌ వరుణస్య స్కంభనమది వరుణస్య స్కంభదర్జనమది ప్రత్యస్తో వరుణస్య పాశః ప్రత్యవస్తభువస్పదే విశ్వాన్యభిధామాలిమాత్వాపరిపరేపి జన్మాత్వాపరిపంచినోపి జన్మాత్వామృకాఘాయ వోమాగం సర్వో విశ్వామధురాధగచ్చేనో భూత్వా పరాపద యజమానస్య నో గృహే దేవైః సర్గస్కృతం యజమానస్య స్వస్త్యజన్యస్య విపంసామగస్మహి స్వస్తి గామనేహ సంజన విశ్వాపరిర్భృతో వృణక్తి విందదేవ సులమో మిత్రస్య వరుణస్య చక్షసే మహోదేవాయనశతగుంసపర్యతూరే దేవజాతాయ కేతవే దివస్పుత్రాయ సూర్యాయ శగుంసద వరుణస్య స్కంభ నమసి వరుణస్య స్కంభరస్య నమశున్ముక్తో వరుణస్య పాశః అగ్నేరాదిత్యమధి విష్ణవే త్వా సోమస్యాదిత్యమధి విష్ణవే త్వాతిథేరాదిత్యమధి విష్ణవే త్వాగ్నే త్వారాయ స్కోషదా పుణ్యే విష్ణవే త్వాశ్యేనాయ త్వా సోమభృదే విష్ణవే త్వాయాధామాని హవిషా యజంతి దాదే విశ్వాపరిభూరస్సు యజ్ఞంగయస్పాన ప్రతరణస్సు వీరో వీర ప్రచరా సోమధుర్యానది ీరవరుణోతమ్రతో వారుణమసి సంయోర్దేవానాగుం సఖ్యాన్మా దేవానామపశక్షి స్వ్యాపదయ త్వా గృహ్ణామి పరిపదయే త్వా గృహ్ణామి తనూనప్తే త్వా గృహ్ణామి శాక్వరాయ త్వా గృహ్ణామి షట్మన్నో జిష్ఠాయ త్వా గృహ్ణామ్యనాధిష్టమత్యనాధిష్ట్యం దేవానామోజోభిషస్తి పానభి ేమను మే దీక్షాపతిర్మన్యతమనుతమస్తమస్పజిరంజసా సత్యముపగేషగం సువితే మాధా అగుంశురగుంశుస్తే దేవ సోమాప్యాయతామింద్రాయకథన విధాభ్యమింద్రప్యాయతామాత్మింద్రాయ ప్యాయ స్వాప్యాయ సఖీ సన్యా మేధయా స్వస్తిదే దేవ సోమ సుత్యామశీయేష్టారాయ ప్రేతే భజాయ ప్రమృతవాదిభ్యో నమో దివే నమః పృథివ్యా అగ్నే వ్రతపదే త్వం వ్రతానాం వ్రతపతిర మమదనో దేశాధాత్మయాతవతనోయగుంసామయి సహనో వ్రతపదే వ్రతినార్వ్రతాయాతే అగ్నే రుద్రియాతనోస్తయాహితే స్వాహాయాతే అగ్నేయాశయారజాశయాహరాశయాతనోర్వరిష్ఠాయ క్వరేష్ఠోగ్రం వచ అపావధీన్ ద్వేషం వచో అపావధీ స్వాహా విత్రాయనేమేషి దిక్తాయనేమేస్యవతాన్మానాధితమవతాన్మావ్యసితం విదేరగ్నిర్నభోనామాగ్నేయోస్య పృథివ్యామస్యాయుషానాం నేహియత్తేనాధిష్టం నామ యజ్ఞయంతేన ద్వాదశేగ్నేయోద్వితీయస్యాం తృతీయస్యాం పృథివ్యామస్యాయుషానాం నేహియత్తేనాధిష్టం నామ యజ్ఞయంతేన ద్వాదశేగంభీరమహిషేణ శురప్రథస్వరుజ్ఞపది ప్రసరాం ధ్రువాదిదేవేభ్యః శుంభస్వ దేవేభ్యః శుంభస్వేంద్ర పురస్తాదవనోజవాదుర్దక్షిణత పాదు ప్రజేతాస్వాద్రే పశ్చాత్పాదు విశ్వకర్మాదిత్తేరుత్తరద పాదు జగంభీరసి తపత్నసాహే స్వాహా జగంభీరసి ప్రజావని స్వాహా జగంభీరసి రాగస్పోషమని స్వాహా జగంభీరస్యాదిత్యమని స్వాహా జగంభీరస్యావహ దేవాన్ దేవయతే ృగంహ్రువక్షిరక్షంతరిక్షంతరిక్షంభాగ్నేర్భస్మాత్యగ్నేపురేషమీ యుంజతే మన ఉదయంజతే భియో విప్రా విప్రస్య బృహతో విభక్షితః విహోత్రాదేవయునావిదేగయన్మహీ దేవస్య దవిత పరిష్ఫుతిః సుభాగ్దేవదుర్యాగం ఆవదదేవ శ్రుతో దేవే స్వాఘోషే ధావానో వీరో జాయతాం కర్మణ్యాయగం సర్వేణ జీవామయో బహూనామ సద్వశీ ఇదం విష్ణుమిచక్రమేత్రేధానిదే పదం సమూఢమస్య వాగుం సురగిరావతీధేనుమతీ భూతగుం భూయవతి మనవేషస్యే యస్కభ్రాద్రోదసి విష్ణురేతే దాధార పృథివీమభితో మయూఖైః ప్రాజే ప్రేతమద్భరం కల్పయంతి ఊర్ధ్వం యజ్ఞం నయతం మాజే పరదామేధాం పుష్పం పృథివ్యా దివో వా విష్ణుభుత వా పృథివ్యా మహో వా విష్ణుభుత వాంతరిక్షాధ్రస్తౌ పునస్త బహుభిర్వసవ్యైరా ప్రయక్ష దక్షిణాదోదసవ్యాత్ విష్ణోన్ముఖం వేర్యాని ప్రవోచయ్య పార్థివాని మమేరజాగుం శ్రియో అస్క్రభాయదుత్తరగుం తటస్థం విచక్రమానస్త్రేధోరుగాయో విష్ణోరరాటమజి విష్ణో పృష్ఠమజి విష్ణోష్ణప్రేత్సో విష్ణో శ్యోరధి విష్ణో దురమధి వైష్ణవమధి విష్ణవే త్వా ప్రతిన్న పృథ్వీరాజేవామపాదం విభేద రిష్మేమ న పృథివీంద్రో నానాస్తాదివిభ్య రక్షతస్తమిష్టైర్భ్రమాసాశుజాపదంత్యనుస్పృశిషదాశోషుజాన సమోగ్ఞే జుక్వాపదంగాన సందితో విసృజ విశ్వగుల్కా ప్రతిష్పశో విసృజతోమ్యతమో భవా పాయుర్విశో అస్యా అలబ్ధః యో నో దూరే అఘజగుం సోయో అంత్యగ్నే వాగిష్టవ్యధిరాదధరిషీర్ ఉదగ్నే తిష్ఠ ప్రత్యాతనుష్మణ్యమిత్రాగుం వోషదాత్యగ్మహేతే యో నో అరాజగుం సమిధానజగ్నే నీచాగం దక్షరసన్నదుష్పరం ఊర్ధ్వోభవః ప్రతిభిర్భ్యాభ్యస్పదా విష్ణునుష్మదేవ్యాన్యజ్ఞె అవస్థిరాతను హి యాదృజూనాం జామిమజామిం ప్రమణేహి శత్రూణే అదే జానాతి సుమతయ్యమిష్ఠరేవ నే బ్రహ్మణే గాతుమైరత్ విశ్వాన్యస్మే సుదినాని రాజోర్జుమ్నాన్యో విదురో అభిద్యోత్ హేరగ్నే అస్తు సుభగస్సుదానుర్యస్వానిత్యేన హవిషాయ ముక్తైః విప్రేష విశ్వాయుషిదురోణే విశ్వేదస్మై సుదినాసాసు దృష్టిః అర్చామితే తుమయంఘాక్షరుణాక్షంతే వావాతాజరతామియంగీః సష్టాత్వా సురథావర్జయే మాస్మే క్షత్రాణి ధారయేరనుద్యోనే ఇహత్వా భూర్యాచరేత పద్మం దోషావస్తర్దే దివాగుం సమనద్యోన్ క్రీడం దస్తా సుమరస్తవే మాభిద్యుమ్నాతస్థివాగుం సోజనానాం యస్మాశ్వశ్వత్సు హిరణ్యో అగ్న ఉపయాదివసుమదారేణ్రాతా భవతి తస్య సఖాయస్థ దిక్ష్యమానుషద్విజోషతే మహారుజామి బంధుతావజాభిస్తన్మా వితర్గోతమా తన్వియాయ త్వన్నో అస్య వజదస్య గిర్ధిహోదరిజమిష్ఠతు క్రతోదమూనాః అశ్వప్రయస్తరణయస్సు సేవా అదంద్రాసో వృథా అశ్రమిష్ఠాః తే వాయవః స్వధ్రియంజో విషద్యాజ్ఞేతమనఃపాంతమూనా ఏ పాయవో మామ దేయంతే అగ్నే పశ్యంతో అంధంతు హితాదరక్షన్ రక్షతాన్ సుహృతో విశ్వవే రాజిత్సం దరిద్రిపవో నాహజేభు మయా భయగం తధన్యస్తో దాస్తవ ప్రణే శ్యామవాజాన్ ఉభాతగం సాధూతయ సత్యదాతేనుష్ఠ్యుజాకృణ్యక్రయాణ అయాతే అగ్నే సమిధామిధేమ ప్రతిస్తోమగం సస్యమానం గృభాయ దహాశశో రక్షసః పాహ్యస్మాం ధ్రువో నిజో మిత్రమహో అవద్యాత్ రక్షోహణం వాజినమాజిఘర్మి మిత్రం ప్రతిష్టముపయామి శర్మ సుశానో అగ్నిక్రతుభిస్తమిద్ధస్త నో నివాసరిణః పాదునక్తం విద్యోజిరా బృహతా భాగ్నిరావిర్విశ్వాని కృణుతే మహిత్వా వాదేవేర్మాయా సహతే దురే భాషిదే శృంగే రక్షతే వినిక్షే ఉదస్వానాదో దివిదం సగ్నే స్థిగ్మాయుధా రక్షతే హంతవావు మదే విదస్య ప్రరుదం విభామానవరంతే పరిపాధో అదేవీ దేవస్థ ప్రసవేష్మిభ్యాభ్యామాదేభ్యరచినారిరచి పరిలక్షితం రక్ష పరిలక్షితారాదయ ఇదమహం రక్షస దేవాభిగ్రంథామిస్మాయంత వయం దిష్మ ఇదమస్య దేవా అభిగ్రంథామి దివే త్వాంతరిక్షాయ పృథివ్యై త్వా శుంభతాక ృణాగం సదనమస్తివగ్రస్తానాంతరిక్షం ప్రణపృథివేంద్రగం భర్తృజాన స్వామారుతో వినోద మిత్రణ్రువేణ ధర్మణ బ్రహ్మవనిం క్షత్రవనిగం సుప్రజావనిగం రాయత్వషవనిం పర్యోహా విబ్రహ్మదృగం క్షత్రంద్రగం ప్రజాంద్రగం రాయత్వషంద్రగం హృదయన పృథివీ ఆవృణేథామింద్రస్య సదోసి విశ్వజనస్య ఛాయాపరిత్వాగిర్వణో గిర ఇమా భవంత విశ్వతో వృద్ధాయమనవృద్ధయాజుష్టా భవంత జుష్టయ ఇంద్రస్య ద్యోరథేంద్రస్య ధ్రువమస్యైంద్రమదీంద్రాయ రక్షోహణోవలగహనో వైష్ణవాన్ ఘనామేదమహందం వలగముద్వపామియన్న సమానోయమసమానో నిజఘానేదమేనరంగరోమియోన సమానోయోసమానోరాదీయతి గాయత్రేణ ఛందసావబాఢో వనరక్తిమత్ర భద్రం తన్నో సహ విరాడజితపత్ర సమ్రాడజి భ్రాతృవ్యః స్వరాడస్యభిమానిః విశ్వారాడజి విశ్వాధాన్నాష్ట్రాణాగం క్షోహణోవలగహన ప్రోక్షామి వైష్ణవాన్ రక్షోహణోవలగహనో వనయామి వైష్ణవాన్ యవోది యవయాత్మద్వేషో యవయారాదీ రక్షోహణోవలగహనో వస్త్రిణామి వైష్ణవాన్ రక్షోహణోవలగహనోభిజుహామి వైష్ణవాన్ రక్షోహణోవలగహన ఉపదధామి వైష్ణవీ రక్షోహణోవలగహనో పరియూహామి వైష్ణవీ రక్షోహణోవలగహనో పరిస్త్రి ణామి వైష్ణవే రక్షోహణోవలగహనో వైష్ణవే బృహన్నసి బృహద్రా వా బృహదీమింద్రాయ వాచం వద విభోరసి ప్రవాహనామన్యరసిహవ్యవాహన స్వాత్రాసి ప్రచేతాసి విశ్వవేదాసి నవిరంఘారిరంభారిరవస్విరచిదువస్వాంధ్యోరసి మార్జాలేయ సమ్రాడతి విశాల పరిణత్యోన ప్రతర్పాదినభస్వాన సంవృష్టోదిహవ్యసోదరుతామాదితువర్జ్యోతి బ్రహ్మజ్యోతిరసిదువర్ధామాజోత్రేకపాదయరసి ేణానీకైన పారిమాజ్ఞే పిమా మామాహి గుంశీ